కృపలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. బలిగా నిన్నే అర్పించినాము, బంగారు మనసును ఒసగు నాకు. నీ పరిశుద్ధాత్మను ఒసగు నాకు. బలిగా నిన్నే అర్పించినాము, బంగారు మనసును ఒసగు నాకు. నీ పరిశుద్ధాత్మను ఒసగు నాకు. శరణం యేసు శరణం, ఆత్మా శరణం, దేవా శరణం. అర్పించెదలు నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. శరణం, ఆత్మా శరణం, దేవా శరణం. అర్పించెదలు నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. శరణం, ఆత్మా శరణం, దేవా శరణం. అర్పించెదలు నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. బలిగా నిన్నే అర్పించినావు, బంగారు మనసును ఒసగు నాకు. నీ పరిశుద్ధాత్మను సగుణాకు బలిగా నిన్నే అర్పించినావు బంగారు మనసును ఒసగుణాకు నీ పరిశుద్ధాత్మను ఒసగుణాకు అబ్బా శరణం యేసు శరణం ఆత్మా శరణం దేవా శరణం అర్పించెదను నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు కానుకలు తెచ్చినాము కరుణమూర్తి కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి